యజిమా విశ్వా భువనాని జుహ్వదృషిర్హోతా విషసాదా పితానః స ఆశిషా ద్రవిణమిచ్చమాన పరమక్షదో వర ఆవివేశ విశ్వకర్మా మనసా యద్విహాయా ధాతా విధాతా పరమోద సంద్రిక ఏషామిష్టాని సమిషా మదంతి యత్ర సప్తర్షీన్ పరేకమాహుః యోన పితా జనితా యో విధాతా యోన సతో అభ్యాసజ్జాన యో దేవానామధాయేక ఏవతగుంసం ప్రశ్నం భువనాయం జన్యా తాయిదం తద్రవిణగుంసమస్మాయ పూర్వేతారో నూనా అసూర్తాసూర్తారజసోభిమానే భూతాని సమగృణ్వన్నిమాని అతం విదాథయం జాన్యుష్మాగమంతరం భవాది నేహారేణ ప్రావృతా జల్ప్యాజాసుకృతముక్తాశ్చరంతి పరో దివా పరగేనా పృథివ్యా పరో దేవేభిరసురే గుహాయ కగర్భం ప్రసమందోయత్తదేవా సమగచ్చంత విశ్వే తమిర్గర్భం ప్రథమందోయత్తదేవా సమగచ్చంత విశ్వే అజర్శనా భావర్ధేకమర్పినయ్యస్మిన్నిదం విశ్వం భువనమధిశ్రుతం విశ్వకర్మాష్టదేవాభవద్వితీయః తృతీయ పితా జనితౌషధీనామపాంగర్భం యదధాత్మరుద్రా చక్షుషః పితామనసాధిధీరో ఘృతమేనే అజనన్నమానే యదేదంతా అదృగృంహంత పూర్వ ఆదిద్యా వా పృథివీ అప్రదేతా విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో హస్తపుత విశ్వతస్పాద్ సంబాహుభ్యాం నమతి సంపదత్రయేభ్యా వా పృథివీ జనయం దేవ ఏకః యజ్ఞస్మిదాసేదధిష్ఠానమారంభణం కథమచ్చిష్టిమాసీత్ యది భూమిం జనయన్ విశ్వకర్మా విద్యామోన్మహినా విశ్వచక్షాః కిజ్ఞస్విద్వనంగముసమృక్షాధీర్యతోద్యా వా పృథివీ నిష్ఠదక్షుః మహేషిణో మనసా పృచ్చదృతభ్యుభువనాని ధారయన్ జాతే ధామాని పరమాణి యావమాయా మధ్యమా విశ్వకర్మన్ముతేమా శిక్షాసభ్యో హవిజస్వధావ స్వయం యజస్వతనుమంజుషాణ వాజస్పతిం విశ్వకర్మాణమూతయమనోయుజం వాజ అద్యాహువేమ సమానే తిష్టా హవనాని జోషతే విశ్వశంభోరవసే ధాతుకర్మా విశ్వకర్మణ హమిషా వావధాన స్వయస్వతనురంజుషాణ ముఖ్యం పన్యే అభిదస్తవద్రా ఇహాస్మాకం మఘవా సూరిరస్తో విశ్వకర్మణ హవిషావర్ధనేన త్రాతారమింద్రమకృణోరవభ్యం తస్మే విషస్సమనమంద పూర్వేరయముగ్రో విహవ్యో యథాత్ సముద్రాయ వయునాయ సింధూనాం పతయే నమః నదీనాగుం సర్వాసాం పిత్రేజుభుతా విశ్వకర్మణే విశ్వాహామర్త్యగుం హవిః ఉదేనముత్తరాన్నయాగ్నేనృదేనాహుత రాయస్పోషేణ సగుం సృజ ప్రజయా చ ధనేన చ ఇంద్రేమం ప్రతలాన్ కృషిత జాతానామసద్వశీ సమేనం వర్చసా సృజ దేవేభ్యో భాగథా అసత్ యస్య కర్మా హవిర్విహేనమగ్నే వర్ధయా త్వం తస్మై దేవాధిబ్రవన్నయం చ బ్రహ్మణస్పతిః ఉదుత్వా విశ్వే దేవాగ్నే భరంతు చిత్తిభిః సనాభవ శివతమః సుప్రతీకో విభావసుః పంచదిశో దైవేర్యజ్ఞమవంతు దేవీరపామజందుర్మతిం బాధమానాః రాయస్పోషే యజ్ఞపతిమా భజంతీ రాయస్పోషే అధియజ్ఞో అస్థాత్ సమిద్ధే అగ్నామధిమా మహానః ఉక్షవద్రయేజ్ఞోగభేదస్తప్తం ఘర్మం పరిగృహ్యాయజంత ఊర్జాయజ్ఞమసమంతదేవాదేవ్యాయత్రేజోష్ట్రే శ్రీమణా శతమయా పరిగృహ్య దేవాయజ్ఞమాయన్ సూర్యరశ్మిహరికేజ పురస్థాజ్యోనిరుదయాగుమ్మజస్రం తస్యూషా ప్రథమయ్యాదిదేవ సంపశ్యన్ విశ్వాభువనాని గోపా దేవాదేవేభ్యో అధ్వర్యంతో అస్థంవేతమిత్యై తురీయో యజ్ఞో యత్ర హవ్యమే నిరత పావక ఆశిషో నోజుషందా విమానేష దివో మధ్యాస్తామ ప్రియాన్ రోదసే అంతరిక్షం స విశ్వాజేరభిజక్తే ఘృతాజేరంతరా పూర్వమపరం చ కేతుం ఉక్షాదమద్వారుణస్ పన్న పూర్వస్ యోనిం విదురాభిజేష మధ్యే యోలి కప్లిష్ల స్వామిచక్రమే పాత్యో ఇంద్రం విశ్వాదేవన్ సముద్రవ్యజిర రథేతమగౌరథీనాం వాజానాగుం సత్పతిం పదిం సున్నహోయజ్ఞో దేవాగుం వాజవక్షద్యక్షదజ్ఞర్దేవో దేవాగుం వాజవక్షద వాజస్యమా ప్రథమేనో రాజేనోదగ్రహేత్ అసాధవద్రాగుం ఇంద్రో మే నిగ్రాభేణాధరాగుం నకః ఉద్రాభంజ నిగ్రాభంజ బ్రహ్మదేవామేవృథన్ అసాధవత్రానింద్రాగ్నే విశోచేనాన్వ్యస్యత ఆశుశిషానామోఘనాఘన క్షోభరక్షణీనా సంక్రందనాని మిషలేకవేన శతకం వేణ అజయత్సాగమింద్ర సంక్రందనేనాని మిషేణ జిష్ణునా యుత్కారేణ దుష్టవనేన జిష్ణునా అజింద్రేణ జైన తత్సహద్భయ్యుధో నరయుషుహస్తేన వృష్ణా సైషుహస్తే స్వరిషంగిభిర్వశేనగ్రస్పృష్టాయుషయింద్రో గణేన ృష్టయత్సోమపాపాహుసభ్యోర్బృహన్వాహిరాభిరస్తా బృహస్పదే పరిదీయార్థేణ రక్షోహామిత్రాగం అపపాధమాన ప్రమణ్యాయుధాయస్మాకమేధ్యవితారథానాభిదం గోమిదం వజ్రబాహుంజయంతమజ్మ ప్రమణం తమోజసా ఇమగుందరేభ్రమింద్రగం సఖాయోగుణబద్ధం బల విజ్ఞాయస్థవిర ప్రవీర సహస్వానుభాజే సహమాన ఉగ్రహ అభివీర అభిదత్వాదోజాయేత్రమింద్రరసమాజిష్ట గోవిద్ అభిగోత్రాణి సహదాగాహమానో దాయో వీర శతమన్యరింద్ర దుశ్యవన ప్రదనాజాయ్యోస్మాకం సేనా అవధప్రయత్సో ఇంద్రాసాన్నేత బృహస్పదర్దక్షిణాయజ్ఞ పురగేత సోమ దేవసేనాభిషంజలీనాజయంతేనా మరుతో ఎంతగ్రే ఇంద్రస్ విష్ణావరుణస్ రాజ్ఞ ఆదిత్యానా మరుతాగుం శబ్ద ఉగ్రం మహామనసా భువనచ్చవానా ఘోషో దేవానాయతాముదస్థా అస్మాకమింద్రస్తముజేషధ్వజేష్స్మాకయ్యాయుషవస్థాజయంతో అస్మాకం వీరా ఉత్తరే భవంతస్మానుదేవా అవతాహవేషో ఉద్ధరేమన్నాయుధాన్యుత్సత్వనా మామకామాం మహాగుంసే రుద్రద్రహన్వాజినాన్వాజినాన్యగ్రధానాంజయదామేతు ఘోష ఉపప్రేతదేతానరస్థిరావస్సంతు బాహవః ఇంద్రాశ్రమ యక్షత్నాధిష్యాయసా అవజృష్టాపరాపదశ్రవ్యే బ్రహ్మసంశిత రక్షామిత్రాన్మిషమేషాంకంచోచ్చిమస్తారాజామృదేనాభివస్తాయవస్తే అస్తు జయంతం త్వామనుమదంతు దేవా చిత్రబాణా సంపదంతి కుమారాది శిఖాయివ ఇంద్రానస్తత్ర వృత్రః విశ్వాః ధర్మ యచ్ఛతు ప్రాజేవ ప్రతిసంప్రేహి విద్వానగ్నేరగ్నే పురో అగ్నిర్భయేహ విశ్వాసాదేద్యామాభిభాహ్యోర్జన్నాధేహ్యమేతదుష్పదే కమభ్రమగ్నిగముఖ్యగం హస్తేషు విభ్రదః దివపృష్ఠగుర్గత్వా మిశ్రాదేవేభిరాధ్వం పృథివ్యాహముదంతరిక్షమారుహమంతరిక్షాద్దివమారుహం దివానాగస్య పృష్టాత్సువర్జ్యోతిరగామహం సువర్యంతో నాపేక్షందాద్యాగుంహం తిరోదసి యజ్ఞే విశ్వతో ధారకం సువిద్వాగం సోమితే అగ్నే ప్రేహ ప్రథమో దేవయక్షుర్దేవానామృతమర్త్యానామానాభృగభ సజోషా సువర్యంతమానా స్వస్తి నక్రోషాదా సమనసా విలోపే ధాపయతే సుషుమేకం సమేతి జావాక్షామా రుక్మో అంతర్విభాజేహాగ్నిధారయంద్ర వినోదాహస్రాక్షసమోర్ధం ఛతందే ప్రాణా సహస్రమపానాహస్త రాయణీషుతస్మై దేవిధే మలాజాయ స్వాహా సువర్ణోదిగరుత్మాన్ పృథివ్యాగంసేత పృష్టే పృథివ్యాసేత భాతాంతరిక్షమాపణజ్యోతిషాజిమముత్తభానతేజసాదిశౌద్రగుంహ ఆజుహ్వానస్సు ప్రతీక పురస్తాదర్ఘే స్వాయ్యో నిమాసీత సాధ్యా అస్మిన్ స్వస్థే అభ్యుత్తరస్మిన్ విశ్వే దేవాయమానశ్చసీత పురోనోజస్తయా సూర్మ్యాయ విష్ఠాగుంశస్వంతముపయం దివాజామదేవ రమే జన్మన్నగ్నే విధేమస్తోమేరవరే సధస్థే యస్మాదం వృత్తే హవేగుంజుహులే సమిద్ధే తాగుంస విదుర్వరేణ్యమాహం వృణే సుమతిం విశ్వజన్యా యామస్జగన్మాదుహీనాగుం సహస్రధారాం పయసా మహీంగా సప్తదే అగ్నే సమిధ సప్తజిత్వా సప్తహృదయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా యజంతి సప్తయో నేరాపణస్వా ఘతేన ఈదృంగాన్యాదృంగైకాదృంగ ప్రతిదృంగమిదశ్చ సంవితశ్చతభరాః శుక్రజ్యోతిష్ట చిత్రజ్యోతిష్ట సత్యజ్యోతిష్ట జ్యోతిష్మాగిష్ట సత్యశ్చ తపాశ్చాత్యనుహాజిచ్చ సత్యజిచ్చ సేనజిచ్చ సుషేణశ్చాంత్యమిత్రశ్చ దూరేణమిత్రశ్చ గణ ఋతశ్చ సత్యశ్చ ధ్రువశ్చ ధరుణశ్చ ధర్తా చ విధర్తా చ విధారయ ఈదృక్షాదయే తాదృక్షాద భూషుణ సదృక్షాద ప్రతి సదృక్షాదయేతన నిగాధశ్చ సంవితాధశ్చ న భూతయే సభరతో మరుతో యజ్ఞే అస్మిన్నింద్రం దైవేర్విశో మరుతోనువర్త్మానో యథేంద్రం దైవేర్విశో మరుతోనువర్త్మాన ఏమిమిమానం దైవేష్మిశో మానుషేష్టానువర్త్మానా భవంతో దేమోదస్తే భవతి ప్రతీకం యద్ధర్మీయాది సమతాముపస్థే అనావిద్రయాదనువాదయత్తగం తావర్మణో మహిమాపిపత్తో ధన్వనాగాధన్వనాయుంజయమధన్వనా తీవ్రాః సమదోజయేమ ధనుశత్రోరపకామం కృణోలి ధన్వనా దర్వాః ప్రతిశోజయేమ లక్ష్యం దేవేదాగనేకం దికర్ణం ప్రియగం సఖాయం పరిషస్వ జానా యోషే వశం దేవితాదిధన్ పంచాయగం సమనే పారయంతి ే ఆచరంతి తమనే వయోషా మాదేవ పుత్రం విభృతాముపస్థే అపశత్రూ విద్యదాగుం సంవిధానే ఆర్తి ఇమే విస్ఫురంతి అమిత్రాన్ భగవీనా పితా బహురస్య పుత్రశ్చాకృణోతి సమనా మగత్యా పృతనాశ్చ సర్వా పృష్ఠేణిణ్వజే ప్రసూత తిష్టన్నయతి వాజిన పురో ఎత్ర కామయతే దృషారథి అభీషూనాం మహిమానం పనాయ రమణ పశ్చాదనయచ్చంతి రస్మయ ఏవ్రాన్ ఘోషాన్ కృణ్వతే వృషపాణయో స్వారథేభిః సహ వాజయంతః అవక్రామంతః ప్రవదే రమిత్రాన్ క్షిణంతి శత్రోగుణనవ్యయంతః రథవాహనగం హవిరస్య నామయత్రాయుసన్నిహితమస్య వర్మ తత్రారథముపశగ్మగం సదేమ విశ్వాహామయగం సుమనస్యమానా స్వాదుషగం సర పితరో వయోధా కృచ్చక్తివంతో గభీరాయుమర్ధ సదో వీరా ఉరవా పితర సోమ్యాదశివేనా పృథివీ అనేహత పూరాణ పాదుక్షామాజర్ణజగం సగీషత స్వర్ణమస్తే మృగో అస్యాదంతో గోభిస్తన్నద్ధాపదతి ప్రసూత యత్రానరస్సం చ విజద్రవం విదత్రాస్మభ్యమిషవశ్శర్మయగుంధన్ పరివృంధినాశ్మాభవదునస్తమా సోమాధిబ్రవేతునోదిశర్మయక్షతు ఆజన్ధన్వేడాఘనాగుపజిఘ్నతే అశ్వాజని ప్రజేతసోశ్వాన్ సమత్సుచోదయ అభిర్భోగే పరియేతి బాహుంజాయా హేతుం పరిబాధమాన హస్తఘ్నో విశ్వా వైరాని విద్వాన్ పుమాన్ పుమాగుంసం పరిపాద విశ్వత మనస్పజ వేగ్వం గోరి భూజా అస్మత్సఖా ప్రధన సువీర గోభిస్ సన్నద్ధ అధివీడయ స్వాతాజయతుజేత్వాని పరియోజముద్భృతం వనస్పతిభ్య పరయాభృతంస అపామోజ్వానం పరిగోభిరామృతమింద్రస్ వజ్రగం హమిరాథయ్యజ ఇంద్రస్ వజ్రమృతామనేకం మిత్రస్ గర్భవరుణస్ నాభిః హేమాన్నో హవ్యదాంజుషాణో దేవరథ ప్రతిహవ్యాగృహాయ ఉపశ్వాదయ పృథివీ ముదద్యాం పురుత్రాదయ మనుతాం తిష్ఠితం జగత్ స్వతంతుభేదయోరింద్రేణ దేవేర్దూరాద్దవీయో అపశేషశత్రూ ఆక్రందయ మనమోజో నాధానిష్టనిహితురితా పాఠమాన అపప్రోధదుందుభేదుక్షునాగం ఇదరింద్రస్య ముష్టిరధివీణయస్వ ఆమూరజ ప్రత్యావర్తయేమాక్యకుమద్దుందుభిర్వామదీతి సమస్తవర్ణాశ్చరంతి నో నరోస్మాకమిందరధినోదయంతో ఎదర్కంద ప్రథమం జాయమాన ఉద్యాన్ సముద్రాదుపాపురే శేనస్ పక్షాహరిణస్ బాహూ హస్తృత్యం మహి జాతం తే అర్వన్ యమేణ దత్తం తృతయేణ మాయుమగేంద్రయేణ ప్రథమో అధ్యతిష్టతే గంధర్వో అస్య రచనావగర్భ్రాన్ సూరాదస్వం వసవో నిరదష్ట అధియమో అస్యాదిత్యో అర్వన్నధిత్రుతో గుహ్యేన వ్రజేన అధి సోమేన సమయా విషుక్క ఆహుస్తేత్రేణి దివిబంధనాని త్రీణి ఆహుద్దివిబంధనాని త్రేణ్యక్షుత్రేణ్యంత సముద్రే ఉదేవమే వరుణశ్యాన్ సర్వనయత్రాద ఆహు పరమంజలితం ఇమాదే వాయన్యవమార్జనాని మాజభానాగం సనితుర్నిధానా అత్రాదే భద్రానశనా అపశ్యమతిరక్షంతి గోపా ఆత్మానందే మనసారాదానామోదివాపదయంతం పదంగం శిరో అవశ్యం పదిభిస్తుకేభిరేణుభిర్దేహమానం పదత్రే అత్రాదే రూపముక్తమమశ్యం దిగేషమాణ విషాపదేగో యదా దేమర్తో అనుభోగమానలాదిక్షవోషధీరీక అనుత్వారసో అనువర్యో అర్వన్నగావోనుభగీన అనువ్రాతస్తవ దక్షమే యరుణు దేవాముమిరే వీర్యంతే హిరణ్యసింగోజో అస్య పాదామనోజ బాహవర ఇంద్ర ఆధీన్ దేవాయుధస్య హిరద్యమాయనయో అర్వం దంపతమో అధ్యతిష్ట ఈర్మాంతరస్య నిగమధ్యమాదస్య సూరణాదో దివ్యాదో అత్యాహంసాయవ శ్రేయశోయదంతేర్యదాక్షిషుర్దివ్యమధ్యమశ్వానా తమ శరీరం పదయస్మర్వం తమ చిత్తం వాతయి బద్ధజీవాన్ తమ శంగాని విష్ఠితా పురుత్రారణ్యే దర్భురాలాచరంతి ఉపప్రాగాక్షసనం రాజ్యర్వాదే వద్రీతా మనసాదేద్యాన అజః పురోణీయతేనాభిరస్యానుపశ్చాక్రమయోయంతి రేభాః కుమప్రాగాత్వరమయ్యశస్తమర్వాగుం అక్షాభితరం మాతరం చ అద్యాదేవాన్యస్తమోహి గమ్యాసాస్తేనాశుషేవార్యాణి మానో మిత్రో వరుణో అర్యమాయుందలభుక్షామరుదః పరిక్ష్యన్ యద్వాజినో దేవజాదశక్ష్యామో విదథే వీర్యాణి జన్యర్నిజాయక్రథాత్ ప్రావృతస్య రాజిం గభీతాం ముఖతో నయంతి సుప్రాణయోగేమ్యద్విష్కరో వైంద్రాపోష్ణా ప్రియమప్యేది పాఠః ఏషాగ పురో అశ్వేన భాగినా పూర్ణో భాగో నీయతే విశ్వదేవ్యః అభిప్రియయ్యత్తు రోడాసమర్వదాత్మస్తేగేణగుంధౌ శ్రవదాయ జన్మతి యద్ధవిష్టమృషోదేవయానంతర్మానుషాః పర్యష్మన్నయంతి అత్రాపోష్ణ ప్రథమో భాగయేది యజ్ఞం దేవేభ్య ప్రతిపేదయన్ నజః భూతాద్భర్యురావయాగ్నిమింధోగ్రావగ్రాభముదగ్రస్తాదవిప్రః తేన యజ్ఞేన స్ఫలం కృతేన స్పృష్టేన వక్షణావృణధ్వం యూపవ్రస్తా ఉదయే యూపవాహాశ్చశాలయ్యే అశ్వయూపాయ రక్షతి ఏకార్వదే పజనకం సంభరం చుతోదేషామభిగోర్దన్నయన్వదో ఉపప్రాఘాత్ సుమన్మేధాయమన్మదేవానామాషా ఉపవేతపృష్ఠః అన్వేనం విప్రార్హయో మదంతి దేవానాం పుష్టేతి క్రమాసుబంధం యద్వాగిలో దామసందానమర్వతోగ్రాశీర్షణ్యాదనార్జునస్య యద్వాఘాస్య ప్రభృతమాస్యే కృణగం సర్వాతాతే అపి దేవేష్పస్తో యదశ్వస్య క్రమిషో పక్షికా జయద్వాస్వరో స్మృజితో లిప్తమస్తి యద్ధస్తయోశ్వమితర్యన్నఖేషు సర్వాతాతే అపి దేవేష్పస్తో యదో మధ్యముదరస్యావపాదయ ఆమస్య క్రమిషో గంధో అస్తి సుకృతాదచ్చమితార కృణ్వంతూతమేషకం శతపాకం పజంతో యత్తే గాత్రాదగ్నినా వచ్చ్యమానాదభిషోనన్విహతస్యావధావతి మాదద్భోమ్యామాశ్రణన్మాశ్రమేషు దేవేభ్యస్తృషద్భ్యో రాతమస్తో ఏ వాజినం పరిపశ్యంతి పక్వంజయీ మాహస్వరభర్ణహరేతి ఏ చార్వతో మాగం సభిక్షాముపాసతముతో తేషామభిగోర్తిర్ణయిన్వతో ఎన్నేక్షణం మాగస్పజన్యా ముఖాయాయా పాత్రాణి యూష్ణ ఆసేదనాని ఊష్మన్యా విధానా చోణామంకా సోనా పరిభోషంత్యశ్వం నిక్రమణం నిశలనం వివర్తనం యచ్చపద్వీషమర్వద యచ్చ వవో యచ్చ ఘాతం జఘాత సర్వాతాతే అభిజయేష్పస్తో మా స్వాగ్యర్థనయద్ధోమగం ధర్మోఖాభ్రాజంత్యభిలిక్తజగ్భిః ఇష్టం వేదమభిగోదం వషత్కృతం దందే వాధ ప్రతిగర్భంత్యశ్వం నిరశ్వాయ వాధ ఉపస్కృణంత్యధీవాసయ్యాహిరణ్యాన్యస్మై సందానమర్వందం వడ్బీజం ప్రియా దేవేష్వాయామయంతి చెప్తే సాదే మహసా సోకృతస్య వాక్మియా వాకజయా వాచతోద సుదేవతా హవిషాధ్వరేణ సర్వాదాదే బ్రహ్మణా సూదయామి చతుర్థివాజినో దేవబంధోర్వంగ్రేరశ్వస్య స్ఫుజతి సమేతి అచ్చిద్రాగాత్రవయనాగ్రణోదపరుష్పదరుణుష్యావిశస్త ఏకస్పష్టరుష్పస్యావిశస్తాద్వాయంతారాభవదస్తసర్తు యాగేగాత్రాణాముదుసాగ్రణోవితాపిండానాం పృజుహోమ్యగ్న మాత్వాదవప్రియ ఆత్మా ప్రియంతం వాస్వజిస్తనుభాతిష్టిపత్తే మాతే గర్ధర్విశత్తాదిగాగచిద్రాగాత్రాణ్యసి నామిథోకః న వాపు వేతన్మియతే నరిష్యసి దేవాగుంజిదేశపతిభిస్తృకేభిః హరితేయం జాపృషదే అభూతామాస్థాద్వాజే ధురిరాధుభస్య సుగవ్యం నో వాజే స్వశ్రియం పుకుంస పుత్రాగం ఉద విశ్వాపుషగం రయం అనాగాస్తన్నోక్షత్రం నో అశ్వమనతాగం హవిష్మాన్ ఓం అగ్నా విష్ణో సుజోషదేవార్థంతు భాంగిర యుమ్నేర్వాజేభిరాగతం వాజస్తమే ప్రసవస్తమే ప్రయతిష్టమే ప్రతిష్టమే ధీతిష్టమే కృవస్తమే స్వరస్తమే శ్లోకస్తమే శ్రావస్తమే సుతిష్టమే జ్యోతిష్టమే సుభస్తమే ప్రాణస్తమే బాణస్తమే జ్ఞానస్తమే సుష్టమే చిత్తం చ మహాభీతం చ మే వాక్యమే మనస్తమే చక్షుష్టమే శ్రోత్రం చ మే చక్షస్తమే మలం చ మపోజస్తమే సహస్తమాయుష్టమే జరాజమాత్మానమే తనోస్తమే మే పర్మజమే గాలజమే స్థానజమే పరోగంషజమే శరీరాలజమే జ్యేష్ఠం చ మహాధిపత్యం చ మే మన్యశ్చ మే భామశ్చ మేమశ్చ మేంభశ్చ మే జయమాజ మే మహిమాజ మే మహిమాజ మే ప్రభినాజ మే పద్మాజ మే ద్రాభియాజ మే వృద్ధం చ మే వృద్ధిశ్చ మే సత్యం చ మే శ్రద్ధాజ మే జగచ్చ మే ధనం చ మే వదశ్చ మే క్లిష్ట మే క్రీడాజ మే మోదశ్చ మే జాతం చ మే జనిష్యమానం చ మే సూక్తం చ మే సుకృతం చ మే విత్తం చ మే వేద్యం చ మే భూతం చ మే భవిష్యత్ మే మే ఉపసంగమరుద్ధం చ మరుద్ధ్యశ్చ మే ముక్తం చ మే గుప్తశ్చ మే మదిశ్చ మే దుమతిశ్చ మే సంచ మే మయశ్చ మే ప్రియం చ మేలు కామశ్చ మే కామశ్చ మేలు మనజశ్చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యుధశ్చ మే భగశ్చ మే ద్రవిడం చ మే యంతాజ మే ధర్తాజ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వం చ మే మహశ్చ మే నంబిశ్చ మే జ్ఞాత్రం చ మే సోశ్చ మే ప్రసోశ్చ మే ధీరం చ మే లయశ్చ మృదం చ మే మృదం చ మే యక్ష్మం చ మే నామయక్ష మే జీవాదుశ్చ మే దీర్ఘాయుక్తం చ మే నమిత్రం చ మే భయం చ మే సుగం చ మే శయనం చ మే దూషా చ మే సుజినం చ మే ఊర్ధ మే సోనుతా చ మే పయశ్చ మే రథశ్చ మే ఘృతం చ మే మధుర మే సుగ్ధిశ్చ మే సుకేతశ్చ మే కృతిశ్చ మే వృష్టిశ్చ మే జయత్రం చ మావోద్భిర్జం చ మే రయశ్చ మే రాజశ్చ మే పుష్టం చ మే పుష్టిశ్చ మే విభుజ మే ప్రభుజ మే బహుజ మే భూయశ్చ మే పూర్ణం చ మే పూర్ణరం చ మే కృతిశ్చ మే గూయవాన్నం చ మే క్షుచ్చ మే ప్రేహయశ్చ మే యవాశ్చ మే బాధాశ్చ మే జలాశ్చ మే ముద్గాశ్చ మే ఖల్వాశ్చ మే గోధూమాశ్చ మే మధురాశ్చ మే ప్రియంగవశ్చ మే నవశ్చ మే శ్యామాకాశ్చ మే దీవారాశ్చ మే అశ్వాజ మే మృత్తికాజ మే గిరయశ్చ మే పర్వతాశ్చ మే శిఖతాశ్చ మే వనస్పతయశ్చ మే హిరణ్యం చ మే యశ్చ మే శీసం చ మే ప్రభుశ్చ మే శ్యామం చ మే లోహం చ మే అగ్నిశ్చ మహాభశ్చ మే వేరుధశ్చ మవోషధయశ్చ మే కృష్ణవచ్చం చ మే కృష్ణవచ్చం చ మే గ్రామ్యాశ్చ మే పదవహారణ్యాశ్చ యజ్ఞేన సంపందాం విత్తం చ మే విత్తిశ్చ మే భూతం చ మే భూజశ్చ మే వసుజ మే వసుశ్చ మే కర్మ చ మే ష్ట మే రక్షష్ట మయేవష్ట మగిలిష్ట మే గతిష్ట మే అగ్నిష్ట మహింద్రష్ట మే సోమష్ట మహింద్రష్ట మే సువితాజ మహింద్రష్ట మే సరస్పదేశ మహింద్రష్ట మే భూషాజ మహింద్రష్ట మే బృహస్పదశ్చ మహింద్రష్ట మే మిత్రష్ట మహింద్రష్ట మే వరుణశ్చ మహింద్రష్ట మే పుష్పాజ మహింద్రష్ట మే ధాతాజ మహింద్రష్ట మే విష్ణుశ్చ మహింద్రష్ట మే శ్వినోజ మహింద్రష్ట మే మరుదశ్చ మహింద్రష్ట మే విశ్వేజ మే దేవాయింద్రష్ట మే పృథివేజ మహింద్రష్ట మే అంతరిక్షం చ మహింద్రష్ట మే ౌశ్చ మహింద్రశ్చ మే నిజశ్చ మహింద్రశ్చ మే మూర్ధ్వాజ మహింద్రశ్చ మే ప్రజాపతిశ్చ మహింద్రశ్చ మే అగుంశ్చ మే హస్తిశ్చ మే దాభ్యశ్చ మేధిపతిశ్చ మహుభాగుంశ్చ మే అంతర్యామశ్చ మహేంద్రవాయవశ్చ మే నేత్రావరుణశ్చ మహాశ్వినశ్చ మే ప్రతిప్రస్థానశ్చ మే శుక్రశ్చ మే అంతీజ మహాగ్రహణశ్చ మే వైశ్వదేవశ్చ మే ధ్రువశ్చ మే వైశ్వానరశ్చ మధుర్గ్రహాశ్చ మే దిగ్రాహ్యాశ్చ మహేంద్రాగ్రశ్చ మే వైశ్వదేవశ్చ మే మరుత్వదీయాశ్చ మే మహేంద్రశ్చ ఆదిత్యశ్చ మే ఆవిత్తశ్చ మే ధారస్పదశ్చ మే భౌష్ణశ్చ మే భాత్రే పదశ్చ మే హారియోజనశ్చ మే ఇద్భశ్చ మే బలిష్ట మే వేదిష్ట మే దృష్టయాశ్చ మే సుతశ్చ మే జమదాశ్చ మే ఘ్రావాణశ్చ మే సర్వశ్చ మౌ పరమాశ్చ మే ధిజవలేజ మే ద్రోణగరసశ్చ మే వాయవ్యాయజ మే రోషభృష్ట మాధవలీయశ్చ మాగేభ్యం చ మే వృద్ధానం చ మే గృహాశ్చ మే తదశ్చ మే పురోడాధాశ్చ మే ప్రజదాశ్చ మే బృధశ్చ మే స్వగాగారశ్చ మే అగ్నిష్ట మే ధర్మశ్చ మే అర్కశ్చ మే సూర్యశ్చ మే ప్రాణశ్చ మే స్వమేధశ్చ మే పృథివీ చ మే నిజిష్ట మే దిజశ్చ మే ద్యౌశ్చ మే శక్తీ రంగుల యోజిశ్చ మే యజ్ఞేన కంపం దామృత మే దామజ మే సోమశ్చ మే ఇజుష్ట మే దీక్షాజ మే తమశ్చ మృదుష్ట మే ప్రదంత మే అహోరాత్రయో దృష్ట్యా బృహస్పతం నరేజ మే యజ్ఞేన కల్పేదాం. గర్భాష్టమే వత్సాష్టమే ప్రవిష్టమే ప్రవీచమే నిత్యవాచ్యమే నిత్యౌహీతమే పంజావిష్టమే పంజావీచమే త్రివత్సష్టమే త్రివత్సాచమే దుర్యవాచ్యమే దుర్యౌహీతమే పష్టవాచ్యమే పష్టౌహీతమ ముక్షాచమే వశాచమ ఋషభక్షమే వేహచ్యమే నడ్వాంచమే ధేనుష్ట మహాయుజ్ఞేన గంపదాం గంపదామపానో యజ్ఞేన గంపదాం జ్ఞానో యజ్ఞేన గంపదాం చక్షుర్యజ్ఞేన కల్పతాం శ్రోత్రం యజ్ఞేన కల్పతాం మనోయజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతాం ఆత్మా యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతాం ఏకాదశమే త్రిశ్రష్టమే పంచదశమే సప్తదశమే నవదశమ ఏకాదశమే త్రయోదశమే పంచదశమే సప్తదశమే నవదశమ ఏకవిగోధరిష్టమే త్రయావిగుంధరిష్టమే పంచవిగోధరిష్టమే సప్తవిగోధరిష్టమే నవవిగోధరిష్టమే ఏకత్రిగోధష్టమే త్రయత్రిగోధష్టమే త్రయోదశమే అష్టౌచమే ద్వాదశమే షోడశమే విగుంధరిష్టమే చతుర్విగోధరిష్టమే అష్టావిగుంధరిష్టమే ద్వాత్రిగుంధష్టమే షత్రిగుంధష్టమే చత్వారిగుంధష్టమే చతుశ్చత్వారిగుంధష్టమే అష్టారిగుంధష్టమే వాజశ్చ ప్రథమశ్చాపిదశ్చ కృతశ్చ భువనశ్చాధిపతిష్ట వాజోన సప్త ప్రతిశస్రో వాపరావద వాజోన విశ్వే దేవేర్ధనధానా విభావతో విశ్వే అబ్జమరుతో విశ్వభూతే విశ్వే భవంతజ్ఞయస్తమిద్ధా విశ్వే నో దేవాగమంతు విశ్వమస్తద్రవిణం వాజో అస్మే వాజస్య ప్రథమం దేవారథేర్ఞాతాన్యే అగ్నిరేంద్రో బృహస్పతిర్మరుత స్వామపీతయే వాజే వాజేవత వాజినో నోధనేష విప్రాహృతారజ్ఞా అస్యమధ్వప్యవదమాదయధ్వం దృత్తాయాత పశుషద్దేవయానే వాజ పురస్తాదుతమధ్యతో నో వాజో దేవాగో హృతభిః కల్పయాది వాజస్య హి ప్రథమోన్న మే విశ్వా ఆజా వాజపజర్భవేయం అయ పృథివ్యాం పయమోషధేషయో దివ్యంతరిక్షేపయోధా పయస్పదే ప్రతిదర్శంతుమహ్యం సంవాదజామివయసాఘృతేన సంవాదజామ్యమవోషధీభిః సోహం వాజగం సనేయమగ్నే నక్తోషాసా సమనసా విలోకేధాపయేతే శిశుమేకగం సమేతి యామాక్షామా రుక్మా అంతర్విభాజదేవాగ్ఞం ధారయంత వినోదాః సముద్రో జినభక్తానాద్రాన శంభోర్మయోభోరభిమావాహిస్వాహామారుతోజమరుతాంగనశంభోర్మయోభోరభిమావాహిస్వాహా అగ్నేయనజ్ఞవతాభిజయనృత్యవంశువర్ణం వయసా బృహంతం తేన వయం పదేమ గ్రద్ధస్య విష్టపగుంసువోర్భానాధినాగ ఉత్తమే యోగే పక్షావచనోపధత్రిణోయాభ్యాగం రక్షాగస్య పహగ్రస్యగ్నే కాభ్యాం పదేమృతామలోకయ్యత్నయప్రసమయాయే పురాణాః చిరసమగ్రయా నిరుందర్దక్షస్యేన హిరణ్యవక్షస్య గుణాభురణ్యం మహాన్ ధృవాణిషత్తః నమస్తే అస్సు మామాహిగుంసేర్విశ్వస్య మోర్ధన్వధిష్ఠతిశ్రుతః సముద్రే హృదయమంతరాయ్యా పృథివీ భువనేష్వే రుద్రాధత్వదశింభింద దివః పర్జన్యాదంతరిక్షాత్ పృథివ్యాస్తోనావృత్యావద దివో మోర్ధాయ పృథివ్యానాభిరోర్ధపామోషధీనాం విశ్వాయ శర్మ సప్రధానమస్పదే ఏదర్శయత్తమదాసత్తమాధేంధానాగ్ఞయోగపరాభరంతస్మిన్నహన్నిదేనాగే అగ్నివేదయ్యమాహుర్మనవస్తేర్నవలిషం సంపత్నేభిర్ణుగచ్చేమదేవా పుత్రేర్భ్రాతిభిర్దమాహిరణ్యైః నాగం గృహాణాశ్చుగతస్య లోకే ప్రదీయే భృత్యే అధిరోచనే దివః ఆవాచో మధ్యమరుహద్భురణ్యలయమగ్ఞసత్వదిష్టేగినానః పృక్షే పృథివ్యాని హి తోద విద్యుదృణతేయే పృధన్యవ అయమగ్ఞర్వీరతమో వయోధా సహస్తియో దీప్యధామ ప్రయుచ్ఛన్ విభ్రాజమానస్య నిరస్య మధ్యమ ప్రయాజ దివ్యాని ధామ సంరక్షమనసంప్రయాసోదేవయాణ అస్మిన్ స్వస్థే అభ్యుత్తరస్మిన్ విశ్వే దేవాయమానశ్చేతాహస్రం వహతి ఏనామయ్యం నవహదేవయానామయోత్తమః ఉద్భ్యస్తా ప్రతిజాయుష్టామూర్తే పునః కృణ్వర్గస్థా పితరయ్యమానమన్వాదాగుంసేంతు మేతం అయంతేయోయో జాతో అరోషానోరద్ధయాయమ్మాయంతేంధానాస్తం పుషేమ మహ్యన్నవంతాం ప్రతిధస్తరస్తయాధ్యక్షేణ పదనాయేన మహేవాహవేంద్రవంతమృత్వామిష్టలగ్నిమాదరక్షమృగోమస్ ఏమానిగాంగనమచ్చనాహం విశ్వే దేవాసో అభివోచతామే చతుర్మేరుణక్రమాయ విశ్వే దేవాదయ్యవీరయధ్వం మాహాస్మహే ప్రజయామానోభిర్మానధామద్భిషదేశోమలాయన్ అగ్రమణ్యం ప్రజగదం పురస్తాదలబ్ధో గోపా పరిపాహినస్థం ప్రత్యంజోయంతు నిగతః పునస్తే వైషాణాం చిత్తం ప్రబుధా వినేషదే ృహస్పజర్దేవృహస్పజర్దేవాహంజమానర్థాయేహయ్యమాపరాధామేత వసవరుద్రాదిత్యాపరిస్పృతమోర్వాంతమింద్రమతోహవామహేయోగోయుద్ధనస్వాస్యకర్మహరివేదినంత్వాన్యర్మన్వే ప్రథమస్య ప్రజేతోయం పాంచజన్యం భవస్వమింధజే విశ్వస్యాం విశప్రవిశివాగుంసమీమహేతమోంజగోహేదం ప్రాణన్యమిషత్యజేతుమానం కేవలం సౌమ్యజ్ఞాజోహరీమిషలామంజత్వగోహక ఇంద్రస్య మన్యే ప్రథమస్య ప్రజేతోమాపుమాగుహోదాశుకృతోహముపగంతాసలామంజత్వగుంహక యస్సంగ్రామన్నయం భజే యుధేయ పుష్టాని సగం సృజయత్రయాణి సౌమేంద్రం నాశిజోహవేమిషనామంజత్వగుంహస మన్వేహాం మిత్రావరుణాతస్య విత్తగుం సత్యోజదాతగుంహనాయం యుజేషే యా రాజానగుం సరసయ్యాసముగ్రాదానామంజదనాగద యో భాగం రథరస్మి సత్యసంభామిశ్చరంగమయాది దూషయన్ సౌమిత్రవరుణానాజోహవేమిౌనామంచమాగత మాయాస్ విదర్విదసాన్మహేయాన్వద్భుతోరక్షరస్తౌనామంచమాగత ఉపశేక్షాశిరోధర్మే అస్థిరన్ సౌమిరాయుంత విదారన్నాజోహవేమిౌనామంచమాగత సౌమిదేవాశ్వినోనాథితోజోహవేమిౌనామంజమాగత మరుదాన్వే అధినాభివంధ ప్రేమాం వాజం విశ్వామవంత విశ్వే ఆదోహేయమానోదయేనాయుధం వేదగుంసహస్త్యగుంశ ప్రతనాథు జిష్ణో సౌమిదేవాన్మరుదో నాథిలోజోహవీమితేనోముంచేన సహ ప్రేమాం విశ్వామరంతి విశ్వే ఆదో నహువే శ్రీమానోదయేతేనో ముంచంతేన సహ ఇదిమ్మాభిజోజలి పౌరుషేయేణ దేవ్యేన స్తోమి విశ్వాన్ దేవాన్నాదిజోజో హవేమితేనో ముంచంతేన సహ అనునాద్యానుమదరం విజనుమదే త్వం వేష్మానరో నమోత్యా పృష్టో దివి ఉర్వేరాజదేవరివక్ష్ణోక్షేత్రుయాతృయాగ స్వస్మాగం మరిదేనాగాగంశ్రథో విష్ణుయజ్ఞే యథాహసత్వసవో గౌర్యంచిత్వమిలాముంచాయత్రమంచావ్యగౌహ ప్రాతార్యజ్ఞే ప్రసరాన్నాయు చతుర్థకాండ సమాప్తః.